పరావాయేషయజ్ఞం పశూనపతిగ్నిముద్వాసయతే పంచకపాల పురోడాశోభవతి పాంతో యజ్ఞ పాంకా పశవో యజ్ఞమే పశూనవరుంధే వీరహావాగేషదేవానాయోగ్నిముద్వాసయతే నవాగేషస్య బ్రాహ్మణార్థాయ పురాన్నమక్షన్ పంచోయాజ్యానువాక్యా భవంతి పాంకో యజ్ఞ పాంక పురుషో దేవానేవ వీరన్యవదాయాగ్ని పునరాధత్తే శతాక్షరా భవంతి శతాయ పురుషశ్రదేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి యద్వాజ్ఞిరాజిరోధ్యదేజాయ భాగదేయన్యకామయమానో యదాగ్నేయకం సర్వం భవతి దైవాశ్యర్థ్య సంవాయేదస్య గృహే వాక్సృజ్యదేయోద్వాసయతే తవాచపుంసకం దృష్టాన్విజమానయేశ్వరో న పరా భవితోర్విభక్తయో భవంతి వాచో విధృతే విజమానస్యాపరాభావాయ విభక్తిం కరోతి బ్రహ్మైవ తద ఖలు భానుష్వేదయథా వామం వసి వివిధానో గూహరి తాదృగేవ తదగ్నిం ప్రతిష్ఠగతం నిరాహ యథా వామం వసి వివిధాన ప్రకాశం జిగమిషది తాదృగేవ విభక్తిముక్త్వా ప్రజాజేన పషత్కరోచ్చాయతనా దేవనైతి యజమానో వై పురోడాశ పశవనేతే ఆహుతీయత పురోడాశమేతే ఆహుతి జుహోతి యజమానమేవోభయద పశుభ్య పరిగృహ్ణాది చతయజ సంభృత సంభార నిత్యాహుర్ణ సంభృత్యా సంభారన యజ కర్తవ్యమిత్యసో ఖలు సంభృత్యా దేవ సంభారా కర్తవ్యం యజో యజ్ఞస్య అమర్థే పునర్నిష్టతో దక్షిణా పునరస్యూతం వాస పునరసృష్టో నద్వాన్ పునరాధేయస్య సమర్థే సప్తతే అగ్నే సమిధ సప్త జిత్వా ఇత్యగ్నిహోత్రం జుహోతి యత్ర యత్రైవాస్యన్యత్నం తదగే వై నమవరుంధే వీరహావా ఏష దేవానాం జోగ్నిముద్వాసయతే తస్య వరుణయే వర్ణయాదాగ్నివారుణమేకాదశకపాదమన నిర్వపేద్యం చైవహం నియశ్చాశ్రమయాసౌ భాగధేయేన ప్రేణాదినార్తిమార్చతి యజమానః భూమిర్భూమ్నాభ్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థయతే దేవ్యది దేవ్యమన్నాదమన్నాద్యాయాదధే ఆయంగా ప్రశ్నక్రమేతసనం మాతరం పునః వితరణం చ ప్రయం సుఖ త్రిపుంశబ్దా మయిరాజ దివాత్మదంగాయ శిశ్రియే ప్రజవాద్యభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరదిరోచనా యక్ష్యం మహిషః సువః యత్వారుద్ధః పరోపమన్యునాయదవర్త్యా సుకల్పమధ్యే తత్తవ పునస్తోద్వీపయామసి యత్తే మన్యపరోప్తస్య పృథివీ మనుదధ్వసే ఆరేత్యా విశ్వే తద్దేవావసవస్య సమాభరన్ మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుగా విమన్నా విశ్వే దేవాయమాదయంత సప్తతే అగ్నే రమిధ సప్త జిహ్వా సప్తర్భయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాయజంతి సప్తయో నేరాపృణస్వాభితేన పునరూర్జానివర్తస్వ పునరగ్రయిషాయుషా పునర్న పాహి విశ్వతః సహర్యానివర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వప్సునా విశ్వతస్పరి లేఖస్సులేఖస్సులేఖస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతుకేతస్సకేతస్సు కేతస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతు వివస్వాగం అదిత్యర్దేవజ్యోతిస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతో భూమిర్భూమ్నాజ్యోర్వరిణేత్యాహాశిదైవైన మాధత్తే సర్పా వేదీర్యంతో మన్యంతేరంకసర్ణేరస్తాద్రవేయో మంత్రమపశ్యత్తదో వేదే దేవ్నాస్తనూరపాభ్యర్గార్హవత్యమాదాది పునర్నవమేవేన మజనం కృత్వా ధత్తేథో భూతమేవ పృథివీ మన్నాద్యన్నాపానమత్సైతం మంత్రమపశ్యత్తదో వేతామన్నాభ్యపానమద్యత్సర్పరాయ గిరార్గార్హవత్యమాదథాద్యస్యావరుద్ధ్యా అథో అస్యామేవైనం ప్రతిష్ఠితమాధత్తేయత్వా పరోవమేత్యాహాపన్నుదేవాస్మైతః పునస్తో దీపయామధీత్యాహ సమింధగేవైనం యత్తమన్యపరోక్తస్యేత్యాహ దేవతాభిరేవైనకం సంభర విభాగేతస్తిగ్రశ్చిద్యతేయోగ్నిముద్వాసయతే బృహస్పతిర్చోపతిష్ఠతే బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవ యజ్ఞకం సందధాది విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాత్విత్యాహ సందత్తే విశ్వే దేవా ఇహమాదయంతామిత్యాహ సందత్తేవ యజ్ఞం దేవేభ్యోనుషది సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇత్యాహ సప్త సప్తమై ప్రియాస్తనువస్తారేవాంధే పునరోర్జాసహరయ్యేజమానమేవోర్జాదయ్యాగరప్పరిగృహ్ణాత్యాదిత్యావాస్మాల్లోకాదమల్లోకమాయంతేష్మిల్లోకేదృశ్యంత ఇమల్లోకంపునరభ్యవేత్మాధాయితానోమానయుహవస్తాభ్రువంతే సువర్గం లోకమాయ పరాజీనం పునరాధేయాగ్నిమాదధీతేతాన్హోమాంజుయాజ్యామేవాదిత్యారిద్ధిమాధ్వమంతామేవధ్వమోని వయప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అస్య ప్రత్నామనద్విదకం శుక్రందుశుక్రే అక్రయ వయస్సహస్రసామృషిం అగ్రేమోర్ధాదివక్కపది పృథివ్యా అయం అపాగం రేతాగం శ్రీజన్వతి అయమిహ ప్రథమోధాయ భ్రాతృభిర్హోతాయిష్ఠో అధ్వరేష్వేద్యః యమ ప్రవానోభృగమో విరుచిర్వనేషు చిత్రం విభువం విషే విషే ఉభావామింద్రాగ్నే ఆహువద్భ్యా ఉభారాధస్యభవాదయద్భ్యైః ఉభాదాతారా విషాగం రగేనాముభావాజస్య దాతలే భువేవా అయం దేయో నిర్ఋత్వయోయతో జాతో అరోజథా పంచానన్న గ్రహారోహాసానో వర్తయాలయం అగ్నాయోగం శివవసా సువార్జమిషంచనః ఆరే బాధస్పదుచ్చునా అగ్నేపవస్వస్వపా అస్మే వర్చస్సువీర్యం పృథత్వోషకం లయం మయి అగ్నే పావకరోజిషా మంత్రయా దేవ జిహ్వయా ఆ దేవాలక్షియక్షిత పునఃపావకీరివోగ్నే దేవాగిమిఘావ ఉభయజ్ఞకం హవిశ్చన అగ్నశుచం వ్రతనమశ్రుచర్వే ప్రశ్రుచి కవి శుచీరోచితాహుర ఉదరగ్నే శుచయస్తవ శుక్రాభ్యాజంతీరతే తవజ్యోదేగ్యర్చయ ఆయుర్దాగ్నేయుర్మే దేహి వర్చోదా అగ్నేవర్చో మే దేహి తనూపా అగ్నేసి తనువం మే వాక్యజ్ఞేయన్మే తనువాహూనం తన్మహాపణచిత్రావసో స్వస్తి పారమశీయేంధానాత్వాశ్రమిమంతః సమి ధీమహి వయస్కందో వయస్కృతస్కందోయస్కృతం సుమీరాసో అదాభ్యం అగ్నేతపత్రదంభనం వర్షిష్ఠే అధినాకే సందమగ్నే సూర్యస్య వర్చసాగథాస్తమృషేణాగస్తుతేన సంప్రియేణ ధామ్నా తమగ్నే సూర్యవర్చాధితం మామాగృషావర్చసా ప్రజయా సృజా సంపశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవీ సర్వా భవంతు నా గృహే అంభస్తాంభో వో భక్షీయమహస్తమహో వో భక్షీయతహస్తమహో వో భక్షీయోర్జస్థోర్జం వో భక్షీయదేవదేరమర్థమస్మిల్లోకేస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ యోనామిహైవస్తేతోమాపఘాతభక్వే భూయాస్తదగంహిరాది విశ్వరూపే రామోర్జా విషాగో పద్యేనారాజస్పోషేణ రహస్రపోషం వః పుష్యాసం మయి భోరా ఉపత్వాగ్నే దివేది వేదోషావస్తర్ధియా వయమ్ నమోభరం దయేవసే రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీదివిం వర్ధమానగ్నిస్వేదమే సనఃపితేవ సూనరేగ్నే దూపాయనో భవ అచస్వానస్వస్తయే అగ్నే త్వన్నో అంతమః ఉదత్రాతా శివో భవవ రుచ్ఛః సంతాసో జిష్ఠదీదివః సుమ్నాయ నూనమే మహేషిభ్యః వసవర్గవసుశ్రవాః అక్షానక్షద్యమత్తమోరయిందాః ఊర్జావః పశ్యామ్యోర్జామాపశ్యత రాజస్పోషేణ వః పశ్యామి రాజస్పోషేణ మాపశ్యతే రాస్త్రమధుగతస్యో నామావిశతే రామదః సహస్రపోషం వః పుష్యాదం మయి భోరాయశ్రయంతా తత్స పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సోమానగ్విస్తరణం కృణగి బ్రహ్మణస్పతే కక్షీవం దయ్యౌషిజం కదా జనస్తరీరసినేంద్రశస్తసి దాసుషే ఉపోపేన్నుమఘవన్భూయిన్ను దేదానం దేవస్య పృచ్యతే పరిత్వాగ్నేపురం వయం విప్రగం సహస్య ధీమహి జగర్ణం దివే దివేభేత్తారంభం గురావదః అగ్నే గృహపదే గృహపదయాన్మయా గృహపదినా భూయాశకం సుగృహపదమయా త్వం గృహపదినా భూయా శతకం హి వాస్తామాశుషమాశాసే పంతదే జ్యోతిష్మదీం తామాశుషమాశాసే ముష్మే జ్యోతిష్మదీ అయజ్ఞో వాయో సామోప ప్రయంతో అధ్వరమిత్యాహస్తోమేవాస్మైయునక్తిపేత్యాహ ప్రజా వై పశవేమం లోకం ప్రజామే పశోమిమం లోకముపైత్య భ్రత్రామనుజితమిత్యాహ సువర్గో వై లోక భ్రత్ర సువర్గమేవ లోకం సమారోహత్యర్మూర్ధాదివ ప్రగులిత్యాహ మూర్ధానమేవైనకం సమానానాహంకరో దేవోకాదేవమనుష్యలోకే ప్రతిష్టత్యయమిహ ప్రసమోధాయ ధాతృభిరిత్యాహ ముక్షమేవేణం కరోత్యుభావామింద్రాగ్నే ఆహువధ్యాయిత్యాహౌ జోబలమేవరుంధ్రేయం దేయో నిర్నిత్యయనిత్యాహ పశవో వైరయ పశో నేవాభిరుపతిష్టదేవద్వారతరుస్మేవ ప్రతిష్టతి షద్భిరుత్తరాభిరుపతిష్టతే ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాధాః సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్టతి యథా వై పురుషోర్జేర్యత్వమగ్నిరాహితో జీర్యతి సంవత్సరస్య పరస్తాగ్నిపావమానే విరుపతిష్టతే పునర్నవమేవైనమిరంకరోత్యసో గుణాత్యేవోపతిష్టతే యోగేవాస్యైష ఉపతిష్టతే సమయేవాస్యైష ఉపతిష్టతే యాస్మైవాస్యైషోపతిష్టతే పాపీయాశ్రేయసాహృత్య నమస్యతి తాదృగేవ సదాయుర్దాగ్నేయుర్మే దేహేత్యాహాయుర్దాక్యవచ్చోదాగ్నే దివచ్చో మే దేహేత్యాహవచ్చోదాక్యతనోపా అగ్నేశనువం మే బాహేత్యాహతనోపాక్యేషోజ్ఞేయన్మే తనువాణంగన్మా ప్రణేత్యాహయన్మే ప్రజాయే పశూనా మూనంగన్ పూరయ దివా వై తదాహిత్రవధో స్వస్తి బాలమశీయేత్యాహరాద్రవే చిత్రావసురవ్యుష్టైవాేతస్యై పురా బ్రాహ్మణాహేషుర్వ్యుష్టిమేవరుంధ ఇంధానా స్వాసరంగిమా సదాయ పురుషేంద్రియాయ శేంద్రియే ప్రతిగచ్చేషావే సూర్మే కన్నగావే ప్రజాహస్మై దేవాగంశాగృంహంద్రియేతయా సమిష మానసాదివజ్రమేతమానా భ్రాతృయాయ ప్రహరదిశ్రత్యా అచంబట్కాదకం సంతమగ్నే సూర్యస్య వచ్చదాగసాయిత్యాహైదత్వమధీతమహం భూయా సమిది వావేతదాహత్వమగ్నే సూర్యమచ్చాసేత్యాశిషమే వేతామాశాసే సంపశ్యామి ప్రజాహమిత్యాహయావంతరేవ్రామ్యా పశవస్తానేవరుంధేంభో భక్షీయేప్యాహంభోక్యేతామహస్తమహో భక్షీయేప్యాహమహోక్యేతాసహస్తసహోభక్షీయేత్యాసహోక్యేతావోర్జస్థోర్జం వో భక్షీయేత్యాహోర్జోక్యేతారేవీరమద్ధమి పశూనేవాత్మందమయేవస్థేతోమాపగాతేహ్రువాదేనాపగా కృత ఇష్టకచిద్వా అన్యోహర్పశుచిదన్యస్రగంహిరాసి విశ్వరూపీరి వత్సమభివృషత్యుపైవేనం ధత్తే పశుచితమేనం కృతే ప్రమాయేషోస్మాల్లోకాచ్యవదేయాహవనీయమువతిష్టదే గార్హవత్య ఉపతిష్టదేత్మిన్నేవోకేతిష్టదేవాయత్రీభిరుపతిష్టదేజోగాయత్రీ తేజగేవాత్మం ధత్తే సోయతే తంత్రిచమన్వాహసం ధత్తే గార్హవత్యం వాహద్విపాదో వీరా ప్రజాయం తేజదేవం విద్వాం వివదాభిర్గార్హవత్యముపతిష్టత ఆస్య వీరో జాయత భూర్జావః పశ్యామ్యోర్జా ేతత్సవితుర్వేత్యాహ ప్రసోక్తే సోమానగ్రస్వరణమిత్యాహ సోమవీతమేవారుంధే బ్రహ్మణస్పదైత్యాహ బ్రహ్మవచ్చతమేవారుంధే కదాజనస్తరేరీత్యాహనస్తరే గుంధాత్రిం వసతి ఏం విద్వానగ్నిమపతిష్టతే పరిత్వాగ్నేపురం వయమిత్యాహ పరిధిమేవేదం ేత్యాహయేతాగశతంత్రిభావేతాహపుత్రస్య నామ గ్రహ్ణాన్నాదమేనం కరోజితమాశమాశాచేతంతభేజ్యోతిష్పదేవి బ్రూయాజ్య పుత్రో జాతస్యాస్తేవాస్య బ్రహ్మవర్తతి పుత్రో జాయతేతామాశమాశాసేముష్ణేజ్యోతిష్ప పుత్రో జాతస్యాజగేవాస్మిన్ బ్రహ్మవర్తనం దధాతి అగ్నిహోత్రం జుహోదియదేవయజమానస్య స్పందస్యైవ తద్రేతస్మిందతి ప్రజననే ప్రజననయం హి వా అగ్నిరసౌషధీరంతగతాదహజితాస్తదో భూయతే ప్రజాయం దేయచ్ఛాయం జుహోదివేదేవ సిందతి ప్రైవ ప్రాధస్తనేన జనయతిద్రేతస్విక్తన్నత్వప్రావికృతం ప్రజాయతే యావచ్చోవేదేతస్విక్తస్య త్వష్టారూపాణి వికరోతి తావచ్చో ప్రజాయతేవేదైవ్యస్తాయోగిరేవ్యేభిరుపతిష్టదేవసిక్తస్యోరూపాణిగరోపత్రైవజాయతేష్ణ్వూయాన్భవతిగేవం విద్వాన్నిమపతిష్టదేహద్దేవానామాధే ద్రాత్రిరసురాణాంతే సురాయద్దేవానాం విత్తం వేద్యమాధే తేన సహరాత్రిం ప్రావిశం తే దేవాహీనా అమన్యంతతే పశవయమేవాగ్నిగ్రస్తవాసన పశవోన్పునర్ద్రాస్యతి అగ్నిమస్తు పశోన్నిరాజేవా పశోనిత్వా కామాగం అకర్వదయం విద్వానగ్నిమపతిష్టదే పశువాన్భవత్యాదిత్యో వా అస్మాల్లోకమల్లోకమయోకం గత్వా పునరిమల్లోకమభ్యధ్యాయత్స ఇమల్లోకమాగత్య మృత్యోరీభేన్మృత్యు సంయోక స్వమన్యతేమేవాగ్నిగ్రస్తవామి సమాసు వర్గం లోకం గమయిష్యతి సోమస్తౌత్సయేనగ్రస్ఫుతస్సు వర్గం లోకమగమయద్దేవం విద్వానగ్నిముపతిష్టదేదు వర్గమేవ లోకమే విసర్వమాజరేత్యభివాయేషోగ్నీ ఆరోహదేనాపతిష్టదే యథా ఖలు వేష్ కామయతే తథా కరో జినగ్రముపతిష్టదే న ప్రాదస్య గృహిణక్రం వ్రతాని సృజ్యంతే రహస్యే జాగశ్చ పాపీ జాగశ్చాసాదే జ్యోతిర్వా అగ్నిస్తమోరాధ్యన్నగ్రముపతిష్టదే జ్యోతిషైవ తమత్కరత్యుపస్థే యోగ్నే నాపస్థేయా ైన్ వైతముపాక్షత్యసలో దేవాహరహర్యాజ్యతేమానోయేతా ఖలు ఆహితాగ్నేరాజేత్యదగ్నిముపతిష్టదే తస్మాదుపస్థేయ ప్రజాపతి పశూన సృజతే వృత్తాహోరాత్రే ప్రావిషందాన్ ఛందోభిరంబవిందధ్యక్షందోభిరుపతిష్టదే స్వమేవ్యచ్చిన్యస్తేహరహరుపతిష్టదయోగ్నిం ప్రత్యంగపతిష్టదే ప్రత్యేన మోషదయపరాంగమిష్టం ప్రజయా పశుభిరేతిగవాతిష్టమైన ప్రత్యోషజిన విష్ం ప్రజయా పశుభిరేతి మమ నామ ప్రథమం జాతవేద పితా మాతా జనసర్యదగ్రే రత్వం విభిధి పునరామదైతోత్తవాహం నామ ఘరాణ్యగ్రే మమ నామ తవ జాతవేదో భాసీ ఇవ వివసా నౌయే రామ ఆయుషే త్వం జీవసే వయం యథాయథం విపరితావహై పునస్తే నమోగ్నయే ప్రతినిధ్యాయ నమో నాధిష్టాయ నమః సమ్రాజే అషాఢోర్జర్బృహద్వయా విష్మయత్సహం జస్వేష్టోగం సర్వ ప్రత్పితారోగ్నే దేవాస్వామాహుదయస్తద్దివాజనాః సమం మామాయుషాభంగౌ ప్రత్యేన సుహితే మాధాః అయమగ్నిశ్రేష్టతమోయం భగవత్తమోజగం సహస్రసాతమః అస్మాస్తు సువీర్యం మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్నయ్యజ్ఞం సమివం దధాతు యాష్టావృషదో నిమృతశ్చతా సందధామి హవితాధృతేన పయస్పతిరోషధయ పయస్పద్ధీరుధాం పయ అపాం పయసో యద్పయస్తే నమామిందధకం సృజ అగ్నే ప్రతంచరిష్యామి తక్షయం తన్మేలాభ్యతా అగ్నికంహోతారమిగతంభువే దేవాహయామహే ఆయంతు దేవాస్సు మనస్యమానా వియంతు దేవా హవిషో మే అస్వాయుణక్తిసత్వాయుణక్తుయాని ధర్మే కపాలా జిన్వంతి వేషస ఓష్ణస్థాన్యమ్రజైంద్రవాయూముంచదా అభిన్నో ధర్మో జీరదానుర్యదాస్తస్తదగం పునః యుద్ధ్మావేభ్యః పరిధయశ్చ సర్వే యజ్ఞశ్చాయుర్ణ సంచరంతి త్రయస్త్రిగం సప్తంత భోగ్యవిరత్రిరేమయ్యజ్ఞృధయాదరం ప్రత్యేతద్దా విశ్వాహ ధర్మో దేవాగుం అప్యేయు వైశ్వానరోనభూత్యా ప్రయాదు పరావత అగ్నిరుక్షేణవాహత ఋతావానం వైశ్వానరమృతజ్యోతిహస్పతి అశస్రం ధర్మమీమహే వైశ్వానరస్య సింహనాభ్యో బృహదతి నాదేకస్వస్యయా కవి ఉభాగరా మహయన్నజాయథాగ్నిర్జావా పృథివీ భూరిరేతసా పృష్టో దివిపృష్టో అగ్నిపృథివ్యా పృష్టో విశ్వావోషధీరావేశ వైశ్వానరస్య హతా పృష్టో అగ్నిస్తనోతి పాదరిషః పాదునక్తం జాతో యదగ్నే భువనావ్యక్ష పశుం న గోపాయిర్యః పరిధ్వా వైశ్వానర బ్రహ్మణే విందగాతి యూయం పాదస్వస్తిభిః సదానః తమగ్నే శోచితా శోచితారోదసీ అభృణాజాయమానః తం దేవాగుమభిధస్తేరముంజో వైశ్వానర జాతవేదోమహిత్వా అస్మాకమగ్నే మఘవత్సుధారయాణామిక్షత్రమజలగం సువీర్యం వయం దేవ శలిలగం సహస్రిణం వైశ్వానరవాజమగ్నే తమోదిభిః వైశ్వానరస్యామరాజాహికం భువనానామభిశ్రీ అవతేభేదో వర్ణనమోభిరవేభిర్భిస్మభ్యమసుర ప్రజేదో రాజన్యేనాగుంశిశ్వతః కృతాని ఉదృత్తమం వర్ణపాశమస్మధవాశమం యమాభ్యమగ్ఞశ్వథాయ అథా వయమాదిత్య వ్రతేతవానాగసో అజిదయే శ్యామ అధిక్రామిణో అకారిణం జిష్ణారశ్వస్యవాదిన సురభినో ముఖాగర ప్రణాయోగం శ్రీతారిషద్ ఆదధిక్రాశ్రవతా పంచకృష్ణే సూర్యనిమజ్యోతిషాపస్తాన సహస్రతాశ్రతావాజర్వాతమీమావచాగుంసి అగ్రమూర్ధా భువ మరుతో యద్భవో జివస్వం మాయంతో హవామహే ఆతో నౌగంతన యావశర్మ శశమానాయసంది త్రిధాతో నిదాసుచే గచ్చతాభి ఆస్పభ్యంతాని మరుతో వియంతరయన్నో ధత్తవృషణ సుధీరం అరిజన్నవోషర్మ యచ్చతు అరిజపాత్రగుంహద మహేమోషమాదరగం సుప్రదానామృతేమ సుక్షత్రామజరం దేవరోజేగం సుధర్మా నమదిగం సుప్రణీతి సుద్రామానం పృథివేర్యామనేహసం సుశర్మా నమదిగం సుప్రణీతి దైవేన్నామగ్ఞరిత్రామనాగసమశ్రవంతే మారుహేమాష్టయే ఇమాగం సునాభమాహం శతారిత్రాగం శరస్థ్యా అక్షద్రాం పారయత్నం ఓ సంజుషా ప్రజామాయుర్ధనం బృహస్పతి ప్రచోదో యజమాన ఇహమాషత్ ఆశిరమతిహత్యమతిహత్యమతి హరిరతి వైశ్వానరం వైష్ణమేముద్బోధమోమానమహస్వారాదే సహస్వారాదే సహస్రవృతనా సహస్రవృతం యద సహస్రవేణిమతిన్మాజిన్వాజ్యస్యాజ్యమతిహత్యశ్రతిరమతిహత్యేన త్వాభిఘారయామిదస్యదే భక్షీయ పంచానాం త్వావాతానాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వక్రూరాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వాదిశాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వా పంచజనానాయంద్రాయ ధత్రాయ య గృహ్ణామి జరో స్వాపంచభిరస్యంత్రాయ ధత్రాయ గృహ్ణామి బ్రహ్మణ స్వాయంత్రాయ ధత్రాయ గృహ్ణామి క్షత్రస్య తోజసేంద్రాయ ధత్రాయ గృహ్ణామి విజయత్వాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి సువేర్యాయ స్వాయ గృహ్ణామి సుప్రజాస్వాయ స్వాయ గృహ్ణామి రాయస్కోరాయ స్వాయ గృహ్ణామి బ్రహ్మవత్రాయ స్వాయ గృహ్ణామి భూరత్మాగం హమిర్దేవానామ శిషో యజమానస్ దేవానాభ్యో గృహ్ణామి కామాయ స్వా గృహ్ణామి ధ్రువోధిధ్రువోహకం సజాదేవ భూయా సంధేరస్తాపశుగ్రోహకం సజాదేవ భూయా సముగ్రస్తాపశుభోరస్ విభోరహకం సజాదేవ భూయా సమభిభోస్తాపశుభ్యునద్విత్వా బ్రహ్మణా దేవ్యేన హవ్యాయాస్మై వోఢవే జాతవేదః ఇంధ సిద్ధానాస్తాసు ప్రజల సువీరాజ్యోగ్జీవేమృతో భయంతే యన్మే అగ్నే అస్యజ్ఞశ్రేష్ట్యాద్యద్వాస్కందాజ్యోత విష్ణోమత్రం దుర్మరాజమైనం దామి నిర్వృత్యాపస్తేమానాయుష్మాభిదాసతే అగ్నే దేవేధమన్విధమంత్రయుష్మాత్యస్తేహోధర్మోర్ధన్నాధిఘర్మిరాజస్పోషాయ ప్రజాస్వాయసువీర్యాయమనోధిప్రాజావత్యం మనసామా భూతేనాశవాగస్యేంద్రేధవద్రక్షయణే వాచా మేంద్రియేణాశవసంతమదూనా ప్రీణామి సమా ప్రీత ప్రీణాదు గ్రేష్ణమదూనా ప్రీణామి సమా ప్రీత ప్రీణాదు ూనా ప్రీణామి కామా ప్రీత ప్రీణంతు శరదమృదూనా ప్రీణామి కామా ప్రీత ప్రీణాదు హేమంతశిలామృదూనా ప్రీణామి కౌమా ప్రీతౌ ప్రీణీతమగ్నే రోమయోరహందేవ యజ్జయా చక్షుష్మాన్ భూజాదమగ్నే రహందేవ యజ్జయా నాదో భూజా సందర్భ్యలబ్ధో భూజాదముందభేయమగ్నే రోమయోరహందే యజ్జయా వృత్ర భూజాసమింద్రామిరహందేవ యజ్జయేంద్రియాప్యన్నాదో భూజాసమింద్రస్యాహందేవ యజ్జయేంద్రియావే భూజాసం మహేంద్రస్యాహందేవ యజ్జయా దేవానం మహిమానం గమేయమగ్నేష్టకృదోహందేవ యజ్జయా యుష్మాయజ్ఞేన ప్రతిష్టాంగమేయం అగ్నిం మాతురిష్టాత్పాదవిలాఘతకం సాధ్యోమేంద్రి దూరే రాధీయది సమేతేన చేతకం స్వరూపవర్షవన్మయే భీమాన్ భద్రాంతర్యాగం అభ్యేహిమామనోవ్రతాన్యశీర్షాన్ మృగ్వమిడయేరస్పత్యే హిరంతిరీమతిరూనర్యతిష్టంతే శ్రీయోపహూతౌ ప్రహవంతే శ్రీయథా మే సత్యాధీరస్తే భూజాదలే క్షయ్ఞోదివం రోహతు యజ్ఞో దివం గచ్చదు యో దే భయాల పంథాస్తేన యజ్ఞో దేవాగుమప్యేస్మాస్మింద్ర ఇంద్రియం దస్మాద్రాజభూత యజ్ఞాశ్చందమస్మాదు సంతాదిరస్తాన ప్రియాదుష్టిరస్వాదుష్టానోదిష్టిమేయమ్మోదృఢతామాజ్యమిచ్ఛిన్నం యజ్ఞం హిమందాతో బృహస్పతి కనుగామిమన్నా విశ్వే దేవాదయంత బ్రహ్మబిన్వ స్వదృతో మేమాక్షాది కుర్వతో మేమోపదత్ ప్రజాపదేర్భాగోస్వాన్వయస్వాన్ ప్రాణాపానో మే బాహిమాన వ్యానో మే బాహ్యుదాన వ్యానో మే బాహ్యక్షితోక్షిత్యై త్వామామేక్షేష్టాముత్రాముష్మిల్లోకే బర్హిదోహం దేవ యజ్జయా ప్రజావాన్ భూయాదన్నరాధకంసస్యాహం దేవ యజ్జయా పశువాన్ భూయాదమగ్నేష్ప్యప్యకృతోహం దేవ యజ్ఞయా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేయమగ్నేరహముద్విమనోజ్యం సోమస్యాహముద్విమనోజ్యమగ్నేరహముద్విమనోజ్యమగ్నే సోమయోరహముద్విమనోజ్యమింద్రాగ్నియోరహముద్విమనోజ్యమింద్రస్య హముద్రిమనోజ్యేషం మహేంద్రశ్చాహముద్రిమనోజ్యేషమగ్నేమనోజ్యేషం వాజస్య మా ప్రభవేణోగ్రభీర అథా సమత్రాగం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగం అగహ ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవాన్ అథా సమత్రానింద్రాగ్నేమే విశోచేనాన్యస్యతా ఏమాత్మన్నాశోహకామాంద్రవంతోమనామహే ధుక్షేమహే ప్రజామిషం ేవతమయ్యాంద్రో దేవతమయత్తేన సూర్యో దేవతమయ్యాస్మే పరిచర్తనాద్రవిణ భద్రం ప్రణో భూతాన్ భాగాన్ దేవత విష్ణోర్హందేవయజ్ఞయజ్ఞేన ప్రతిష్టాంగమే యజ్ఞం సోమస్యాగం దేవయజ్ఞయేతోహందేవయజ్ఞయాసూనాగం రూపం ఉషేయం దేవానాం పత్నిరగ్రద్భవతిర్యజ్ఞనందయోరహం దేవయజ్ఞయామిథులేన ప్రభూయాసం వేదోదివిత్తిరతివిదేయ కర్మాసి కరుణమసి క్రియాసకం ధైర్యసిదవంతం కులాయనకం రాయస్పోషకం సహస్రిణం వేదో దదాతు వాజినం ఆప్యాయతాం ధృవాఘృతేన యజ్ఞం యజ్ఞం ప్రతిదేవయభ్యః సూర్యాగావూధోదిత్యా ఉపస్థారా పృథివీ యజ్ఞే అస్మిన్ ప్రజాపదే విభాన్నామ లోకస్తస్మిగ్రస్వామి గ్రహయజమానేన సతం మే భూయా సర్వమసి సర్వం మే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా అక్షితమసి మామే శ్రేష్టా ప్రాచ్యాం దిశి దేవాదిత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాత్ పితరో మార్జయంతాం ప్రదేశ్యాం దిశిగ్రహా పశవో మార్జయంతాముదే వనస్పదయో మార్జయంతా భూర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం విష్ణోక్రమోమాగాయత్రేణ ఛందసామే నిర్భక్తస్తయంద్రష్మా విష్ణోక్రమోభిజస్తిహాయిన ఛందసాంతరిక్షమన విక్రమే నిర్భక్తస్తయం దృష్ణా విష్ణోక్రమోరాజి యతో హంత జాగతే నంతసాదిక్రమేణిర్భక్తస్యంద్రష్టావిష్టాక్రమోదిషత్రోయతోహంతారుష్టుధేనశంతసాదిశోనవిక్రమేణిర్భక్తస్యంద్రష్మః అగన్వసు వస్సువరగన్వసందృశస్తేమాచిత్స్యత్తే తపస్తస్మైతేమావృక్షిభోరస్తేష్టోరస్మేనామాయుద్ధాస్యాయుర్మేధే హివచ్చోధాధివచ్చోమయిధేహీతమహమహం భ్రాతృవ్యమాభ్యో దిగ్భ్యోస్తే దివోస్మాదంతరిక్షాదస్తే పృథివ్యా అస్మాదం నాద్యాన్నిర్భజామిభక్తస్యం ద్రష్మః సంజాతిషా భూమైంద్రే మామృతమన్వావర్తేతమహం ప్రజయాసం మయా ప్రజాసమహగం రాయస్పోషేణ సంమయా రాయస్పోషస్వమిద్ధో అగ్నే మేదీతిహి సమేద్ధాతే అగ్నే దేద్యా సంవసుమాయజ్ఞావసీయాన్ భూయా సమగ్న ఆయోగం శివవసాసువాద్యమిషంచనః ఆరే బాధస్వశుచ్చునా అగ్నేవస్వస్వస్తేవచ్చేయం తోషకం రయం మయే అగ్నే గృహపదే సుగృహపతిరహన్వయా గృహపతినా భూయాసుకం సుగృహపతిర్మయా త్వం గృహపతినా భూయా శతకం హిమాస్తామాశిషమాసాదే తంతవే జ్యోతిష్పదేంతామాశిషమాసాదే పుష్పే జ్యోతిష్పదేంగస్వామిజత్వజ్ఞే ప్రథమనే ప్రథమచారిషంతరసంతన్వే రాజయజ్ఞాభూవసాభూవస ప్రజ్ఞే సవావృధే ేవానామధిపతిర్బభూవస అస్మాకం అధిపతేం కరోతు వయజ్ఞస్యామవదయోరీనా భోమాగం అగ్నేమాగం అశ్వీ యజ్ఞాధివత్సాసమిర ప్రమృష్య ఇడావాగం ఏడో అసుర ప్రజాధ్వరయ పృథబుద్ధస్తభావాన్ యథావై సమత సోమాం వాతే సమత యజ్ఞాయర్ణమాసోకస్య వాహదేవాయమాగచ్చి కస్య వానవూనాయమానాయో వై దేవతా పూర్వ పరిగృహ్ణాశ్వభూతేజతేతద్వై దేవానామాయతనయ్యదాహమయీయోందే పశూనాభవద్భ్యో మనుష్యానామం వాహార్యవచనామగ్ని గృహ్ణాయస్వేవాయతనే దేవత పరిగృహ్ణాదిశ్వభూతేజత నవీమేభ్యోగ్రతపతిర్బ్రాహ్మణో ప్రతభద్వ ప్రతమపేష్యంబోజాగ్నేతరిష్యామేగ్రవే దేవానాస్మామే ప్రతి ప్రోచ్యం వ్రతమానభజే వరిగిషాభూర్ణమాజే ప్రణవపైరవచ్చైరమాభాస్యాయామేతధ్యేతయోరాగతనోపస్తేర్యాపూర్వశ్చాగరపరస్తేత్యాహుర్మనుష్యా హిన్వా ఉపస్తేర్న మిక్షంది కిము దేవాగేషాన్నవావసానవాస్మిన్సో యక్ష్యమాణే దేవతావసంతి ఏవం విద్వానగ్నిముపస్త్రిణాదిగజమానేన గ్రామ్యాశ్చ వసవో వరుభ్యా ఆరణ్యాశ్చేత్యాహుల్యగ్రామ్యానుభవసతి గ్రామ్యానవరుణ్యేగదారణ్యశ్చాస్నాదితేనారణ్యానగతనాస్నానుభవసేస్తారణ్యశ్చాస్నాదేంద్రియం వారణ్యమింద్రియమేవాత్మన్ధత్తేగతనాస్నానుభవసే క్షోధకస్యాద్యుర్గాశ్రవశోనభిమన్యే తాపోనాశితన్నేవాశితన్నేవాన్నక్షోధోభవీనాశ్చరుద్ర పశోనభిమన్యదేవద్రోమిక్షుత్కలు వై మనుష్యశ్రద్ధాతుల్యోగ్రానుభవసతి వజ్రేణ సాక్షాక్షు సంభ్రాతుల్యగం హంతి.